కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ఇంజాన ప్రథమం మన మనస్తత్వాయ తత్వాయ సవితా సవితాధియ ధియ ఇతి ధియ అగ్నిజ్యోతి జ్యోతిర్నిచాయ్య నిచాయ్య పృథివ్యా చాయ్యేతి నిచాయ్య పృథివ్యాధి అధ్యా ఆభరత్ అభరదిత్యభరత్ యుక్త్వాయమనసా మనసా దేవాన్ దేవాన్ సువ సువర్యత యతో ధియా ధియా దివం దివమితి దివం బృహజ్యోతి జ్యోతి కరిష్యత కరిష్యత సవిత సవిత ప్రసువాతి సువాతి తాన్ తానితి తాన్ యుక్తేన మనసా మనసా వయమ్ వయమ్ దేవస్య దేవస్య సవితు సవితు సవే సవ ఇది సవే సువర్గేయాయ శక్త్యై సువర్గేయాయేతి సువహాగేయాయ శక్త్యాయి శక్త్యై యుంజతే మన మన ఉత ఉత యుంజతే యుంజతే ధియ ధియో విప్రాః విప్రా విప్రస్య విప్రస్య బృహద బృహతో విపశ్చిత విపశ్చిత ఇది విపశ్చిత విహోత్రాః హోత్రా దధే దధే వయనావిత్ వయనావిదేక వయనావిదితి వయనావిత్ ఏక ఇత్ ఇన్మహీ మహీ దేవస్య దేవస్య సవితు సవితు పరిష్టుతి పరిష్టుతిరిది పరిస్థితి ఇదేవాం ఆం బ్రహ్మ బ్రహ్మపూర్వ్యం పూర్వ్యం నమోభి నమోభిర్వి నమోభిరితి నమహాభి విశ్లోకా శ్లోకాయంతి అర్థ్యేవ ఇవ సూరా సూరా ఇది సూరా శృణ్వంతి విశ్వే విశ్వే అమృతస్య అమృతస్య పుత్రా పుత్రా ఆయే ఏ ధామాని ధామాని దివ్యాని దివ్యాని తస్థు తస్థురితి తస్థు ఎస్ ప్రయాణం ప్రయాణమను ప్రయాణమితి ప్రయాణం అన్వన్యే అన్యరిత్ ఇదియు యజుర్దేవా దేవాదేవస్య దేవస్య మహిమానం మహిమానమర్చత అర్చత ఇత్యర్చత ఎః పార్థివాని పార్థివాని విమమే విమమే సహ విమమ ఇది విమమే స ఏతశ ఏతశో రజాగుంసి రజాగుంసి దేవ దేవ సవిత సవిత మహిత్వనా మహిత్వనేతి మహిత్వనా దేవ సవిత సవిత ప్ర ప్రసువ సుభయజ్ఞం యజ్ఞం ప్ర ప్రసువ సుభయజ్ఞపతి యజ్ఞపతి భగాయ యజ్ఞపతిమితి యజ్ఞాపతి భగాయ దివ్య దివ్యో గంధర్వ గంధర్వ ఇది గంధర్వ కేతపో కేతం కేతపోరితి కేతాపో కేతం నః నః పునాతు పునాతు వాచ వాచస్పతి పతిర్వాచం వాచమద్య అద్యస్వదాతి సదాతిన నయతిన ఇవన్న నో దేవ దేవ సవిత సవితర్యజ్ఞం యజ్ఞం ప్ర ప్రసువ సువదేవాయువం దేవాయువకం సఖివిదం దేవాయువమితి దేవాయువం సఖివిదకం సత్రాజితం సఖివిదమితి సఖీవిదం సత్రాజితం ధనజితం సత్రాజితమితి సత్రాజితం ధనజితకం సువర్జితం ధనజితమితి ధనాజితం సువర్జితమితి సువహాజితం రచాస్తోమం స్తోమగుంసం సమర్థయ అర్థయ రాజత్రేణ రాజత్రేణ రథంతరం రథంతరమితి రథంతరం బృహద్గాయత్రవర్తని గాయత్రవర్తనీతి గాయత్రావర్తని దేవస్య త్వా సవితు సవితుప్రసవే ప్రసవేశ్వినో ప్రసవ ఇది ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణ బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యాం గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా ఆదదే రేంగిరస్వద్ అంగిరస్వద్భ్రి అభ్రిరసి అసి నారి నారిరసి అసి పృథివ్యా పృథివ్యా సధస్థాద్ సధస్థాదగ్ని సధస్థాది సధాస్థాత్ అగ్ని పురీష్యం పురీష్యమంగిరస్వద్ అంగిరస్వదా ఆభర భరత్రైష్ఠుభేన త్రైష్ఠుభేన త్వా ఛందసా ఛందసా ఆదదే దదేంగిరస్వద్ అంగిరస్వద్బ్రి బభ్రిరసి అసి నారి ఆరిరసి అసి త్వయా వయమ్ అజగం సధస్థే సధస్థా సధస్థ ఇది సధాస్థే ఆగ్నిం అగ్నిగం శకేన శకేమ ఖనితుం ఖనితుం పురీష్యం పురీష్యం జాగతేన జాగతేన త్వా తా ఛందసా ఛందసా ఆదదే అదేంగిరస్వద్ అంగిరస్వద్ధస్తే హస్త ఆధాయ ఆధాయ సవిత ఆధాయేత్యాధాయ సవిత బిభ్రత్ బిభ్రదభ్రిం అభ్రిగం హిరణ్యయీ హిరణ్యయీమిది హిరణ్యయీ ప్రజా జ్యోతి జ్యోతిరజస్రం రజస్రమిత్ ఇదగ్ని అగ్ని ఖాత్వీ ఖాత్వీన ఆభర భరానుష్ఠుభేన ఆనుష్ఠుభేన త్వా ఆనుష్ఠుభేనేత్యానోస్తుభేన ఆఛందసా ఛందసా ఆదే దదేంగిరస్వద్ అంగిరస్వదిత్యంగిరస్వద్ ఇమామగర్భన్ అగర్భన్ రశనాం రశనామృతస్య రథస్య పూర్వే పూర్వ ఆయుషి ఆయుషి విదథేషు విదథేషు కవ్యా కవ్యేతి కవ్యా తయా దేవా దేవా శ్రుతం శ్రుతమా ఆబభూవు బభూవృతస్య ఋతస్య సామన్ సామన్ సరం సరమారపంతీ ఆరపంతీత్యారపంతీ ప్రదూర్తం వాజిన్ ప్రదూర్తమితి ప్రాధూర్తం వాజిన్నా ఆద్రవ ద్రవరిష్టా వరిష్టామను అను సంవతం సంవతమితి సంవతం దివితే తే జన్మ జన్మ పరమం పరమమంతరిక్షే అంతరిక్షే నాభి నాభి పృథివ్యాం పృథివ్యామధి అధియోని యోనిరితి యోని ఇంద్రాథానం రాసవం రాసభంజివం ఇవమస్మిన్ అస్మిన్ యామే యామే వృషణ్వసు వృషణ్వసు ఇది వృషణ్వసు అగ్నిం భరందం భరందమస్మయం అస్మయమిత్యస్మాయం యోగే యోగే తవస్తరం యోగే యోగే ఇది యోగే యోగే తవస్తరం వాజే వాజే తవస్తరమితి తవహాతరం వాజే వాజే హవామహే వాజే వాజ ఇది వాజే వాజే హవామహితి హవామహే సఖాయ ఇంద్రం ఇంద్రమూతయే ఊతయ్యూతయే ప్రదూర్వన్నా ప్రదూర్వన్నితి ప్రాదూర్వన్ ఏహి అవక్రామన్ అవక్రామన్నశస్తీ అవక్రామన్నిత్యవక్రామన్ అశస్తీ రుద్రస్య రుద్రస్య గాణపత్యాత్ గాణపత్యాన్మయోభూ గాణపత్యాది గాణపత్యాత్ అయోభూరా అయోభూరితి మయాభూ ఏహి ఇహీతి పూర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహి స్వస్తికవ్యూతి స్వస్తికవ్యూతిరభయాని స్వస్తికవ్యూతిరి స్వస్తికవ్యూతి అభయాని కణ్వన్ కణ్వన్నితి కణ్వన్ ఓష్ణా సయుజా సయుజా సహ సయుజేతి సాయుజా సహేతి సహ పృథివ్యా సధస్థాత్ సధస్థాదగ్నిం సధస్థాది సధస్థాత్ అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్ధ అర్చే ఇహ్యగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్ధ అర్చేమ ఇమోగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరిష్యామ భరిష్యామోగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరామ భరామమితి భరామ అన్వగ్ని అగ్నిరుషసా ఉషసామగ్రం అగ్రమఖ్యద్ అఖ్యదను అన్వహాని అహాని ప్రథమ ప్రథమో జాతవేదా జాతవేదా ఇది జాతవేదా అను సూర్యస్య సూర్యస్య పురుత్రా పురుత్రా చ పురుత్రేతి పురుత్రా చ రశ్మీన్ రశ్మీనను అను ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆ తదాన తదానేతి తదాన ఆగత్య వాజీ ఆగత్యేత్య ఆగత్య వాజ్యుధ్వన అధ్వన సర్వాహ సర్వామృత మృధో విధూనుతే ధూనుత ఇది ధూనుతే అండికం సధస్థే సధస్థే మహతి సధస్థలి సధాస్థే మహతి చక్షుషా చక్షుషాని చికీషతే చికీషత ఇది చికీషతే ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యాక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమగ్నిం అగ్నిమిచ్చ ఇచ్చ రుజా రుజాత్వం త్వమిది త్వం భూమ్యా వృత్వాయ వృత్వాయ నః నో బ్రూహి బ్రూహి యతః యతః ఖనామ ఖనామతం తం వయం వయమితి వయం ద్యౌస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సధస్థం సధస్థమాత్మా సధస్థమితి సధాస్థం ఆత్మాంతరిక్షం అంతరిక్షకం సముద్ర సముద్రస్తే తే యోని యోనిరితి యోని వీక్ష్యాయ చక్షుషా వీక్ష్యాయేతి వీక్ష్యాయ చక్షుషా త్వం త్వమభి అభితిష్ట తిష్ట ప్రతన్యత ప్రతన్యత ఇది ప్రతన్యత ఉత్క్రామ క్రామ మహతే మహతే సౌభగాయ సౌభగాయాస్మాత్ అస్మాదాస్థానాత్ ఆస్థానాద్రవిణోదా ఆస్థానాదిత్యాస్థానాత్ ద్రవిణోదా వాజిన్ ద్రవిణోదా ఇది ద్రవిణాదా వాజిన్నితి వాజిన్ వజగ్రశ్యామ శ్యామ సుమతౌ సుమతౌ పృథివ్యా సుమతావితి సుమతౌ పృథివ్యా అగ్నిం అగ్నిం ఖనిష్యంత ఖనిష్యంత ఉపస్థే ఉపస్థే అస్యాః ఉపస్థైత్యుపాస్థే అస్యా ఇత్యస్యాః ఉదక్రమీత్ అక్రమీత్ ద్రవిణోదాః ద్రవిణోదా వాజీ ద్రవిణోదా ఇది ద్రవిణాదాః వాజ్యర్వాక అర్వాకః అకస్సః స లోకం లోకకం సుకృతం సుకృతం పృథివ్యాః సుకృతమిది సుకృతం పృథివ్యా ఇది పృథివ్యా తతఃఖనేమ ఖనేమ సుప్రతీకం సుప్రతీకమగ్నిం సుప్రతీకమిది సుప్రతీకం అగ్నికం సువః సువో రుహాణా రుహాణా అధి అధినాకే నాక ఉత్తమే ఉత్తమమిత్యుత్తమే నమో దేవీ దేవీరుప ఉపసృజ సృజ మధుమతీ మధుమతీరక్ష్మాయ మధుమతీరితి మధుమతీ అలక్ష్మాయ ప్రజాభ్య ప్రజాభ్య ప్రజాభ్య తాసాగస్థానాద్ స్థానాద్ విజ్జిహతాం జిహతామోషధయ ఓషధయస్ విప్రా సువిప్రా ఇది సో విప్రా జిఘర్మ్యగ్నిం అగ్నిం మనసా మనసా ఘతేన ఘతేన ప్రతిక్ష్యంతం భువనాని ప్రతిక్ష్యంతమిది ప్రతిక్ష్యంతం భువనాని విశ్వా విశ్వేది విశ్వా ప్రసంతిరశ్చా తిరశ్చా వయసా వయసా బృహంతం బృహంతం యుతిష్ఠం యుతిష్ఠమన్నం అన్నకం రభసం రభసం విధానం విధానమిది విధానం ఆత్వా త్వాదిఘర్మి జిఘర్మి వచసా వచసా హృదయన హృదయన రక్షసా అరక్షసా మనసా మనసా తత్ తజ్జుషస్వ జుషస్వేతి జుషస్వ వర్యశ్రీ సృహయద్వర్ణ వర్యశ్రీరితి వర్యాశ్రీ స్పృహయద్వర్ణో అగ్ని స్పృహయద్వర్ణ ఇది స్పృహయద్వర్ణ అగ్నిర్న నాభిమృషే అభిమృషే తనువా అభిమృషేత్యభిమృషే తనువా జలహృషాణ జలహృషాణ ఇది జలహృషాణ పరి వాజపతి వాజపతి కవి వాజపతిరితి వాజాపతి కవిరగ్ని అగ్నిర్హవ్యాని హవ్యాన్యక్రమీద్ అక్రమీదిత్యక్రమీద్ దృత్నాని రత్నాని దాశుషే దాశుషైతి దాశుషే పరిత్వా త్వాగ్నే అగ్నే పురం పురం వజం వజం విప్రం విప్రగం సహస్య సహస్య ధీమహి ధీమహీతి ధీమహి ధృషద్వర్ణం దివే దివే ధృషద్వర్ణమిది ధృషదే వర్ణం దివే దివే భేత్తారం దివే దివైతి దివే దివే భేత్తారం భంగురావత భంగురావత ఇది భంగురావత త్వమగ్నే అగ్నే ద్యుభిః ద్యుభిస్త్వం ద్యుభిరిద్యుభిః త్వమాశుషుక్షణి ఆశుషుక్షణి స్వం త్వమద్భ్యః అర్భ్యస్త్వం అర్భ్యైత్యదేభ్యః త్వమశ్వనః అశ్వనస్పరి పరీతి పరి త్వం వనేభ్యః వనేభ్యస్త్వం త్వమోషధీభ్యః ఓషధీభ్యస్త్వం ఓషధీభ్యైత్యోషధీభ్యః త్వం నృణాం నృణాం నృపతే నృపతే జాయసే నృపత ఇది నృపతే జాయసే శుచిః శుచిరితి శుచిః రేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినోః ప్రసవైరి ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణ బాహుభ్యామిది బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యాం పృథివ్యా పృథివ్యా సధస్థే సధస్థేగ్ని సధస్థైతి సధాస్థే అగ్నిం పురీష్యం పురీష్యమంగిరస్వత్ అంగిరస్వత్ఖనామి ఖనామీతి ఖనామి జ్యోతిష్మందం త్వాగ్నే అగ్నే సుప్రతీకం సుప్రతీకమజస్రేణ సుప్రతీకమితి సుప్రతీకం అజస్రేణ భానునా భానునా దీద్యానం దీద్యానమిది దీద్యానం శివం ప్రజాభ్య ప్రజాభ్యోహిగుం సందం ప్రజాభ్యై ప్రజాభ్య అహిగుం సందం పృథివ్యా పృథివ్యా సధస్థే సధస్థేగ్ని సధస్థ ఇది సధాస్థే అగ్నిం పురీష్యం పురీష్యమంగిరస్వత్ అంగిరస్వత్ఖనామి ఖనామీతి ఖనామి అపాం పృష్టం పృష్టమసి అసి సప్రథాః సప్రథా ఉరు సప్రథా ఇది సా ప్రథాః ఉర్వగ్నిం అగ్నిం భరిష్యత్ భరిష్యదపరావపిష్టం అపరావపిష్టమిత్యపరావపిష్టం వర్ధమానం మహః మహా ఆచ చ పుష్కరం పుష్కరం దివః దివో మాత్రయా మాత్రయా వరిణా వరిణా ప్రథస్వ ప్రథస్వేది ప్రథస్వ శర్మ చ స్థః స్థోవర్మ వర్మ చస్థః స్థో అచ్ఛిద్రే అచ్ఛిద్రే బహులే అచ్ఛిద్రే ఇత్యచ్ఛిద్రే బహులే ఉభే బహులే ఇది బహులే ఉభే ఇత్యుభే యజస్వతీ సం యజస్వతీ ఇది వ్యజస్వతీ సంవసాథాం వసాథాం భర్తం భర్తమగ్నిం అగ్నిం పురీష్యం పురీష్యమిది పురీష్యం సంవసాథాం అసాధాగం సువర్విదా సువర్విదా సమీచీరి సువర్విదేతి స్వహావిదా సమీచీ ఉరసా సమీచీరి సమీచీరి ఉరసాత్మనా మనే జిత్మనా అగ్నిమంత అంతర్భరిష్యంతీ భరిష్యంతీ జ్యోతిష్మంతం భరిష్యంతీ ఇది భరిష్యంతీ జ్యోతిష్మంతమజస్రం అజస్రమిత్ ఇదిదీత్ భరిష్యోసి అసి విశ్వభరాః విశ్వభరా ఇది విశ్వాభరాః అథర్వాత్వా తా ప్రథమ ప్రథమోని నిరమంథత్ అమంథదగ్నే అగ్నహిత్యగ్నే త్వామగ్నే అగ్నే పుష్కరాత్ పుష్కరాదధి అధ్యథర్వా అథర్వాని నిరమంథత అమంథతేత్యమంథత మూర్ధ్నో విశ్వస్య విశ్వస్య వాఘతః వాఘత ఇది వాఘతః తమో ఉత్వాహ త్వాదధ్యం దధ్యం ఋషి ఋషిః పుత్రః పుత్ర ఈధే ఈధే అథర్వణః అథర్వణ ఇత్యథర్వణః వృత్రహణం పురందరం వృత్రహణమిది వృత్రాహణం పురందరమిది పురందరం తమో ఉత్వాహ త్వాపార్థ్యః పార్థ్యవృషా వృషాసం సమీధే ఈధే దస్యుహంతమం తస్యుహంతమమితి దస్యోహంతమం ధనంజయం రణే రణే ధనంజయమితి ధనం ధ్వజం రణే రణ ఇది రణే రణే సీదహోదః హోదస్వే స్వ ఉలోకే లోకే చికిత్వాన్ చికిత్వాన్ సాధయ సాధయా యజ్ఞం యజ్ఞం సుకృతస్య సుకృతస్య యోనౌ సుకృతస్యేతి సుకృతస్య యోనావిది యోనౌ దేవావీర్దేవాన్ దేవావీరితి దేవావీః దేవాన్ హవిషా హవిషా యజాసి విధాస్యగ్నే అగ్నే బృహత్ బృహద్యజమానే యజమానే వయ వయోధాహోతా హోతా హోతృశదనే హోతృశదనే విదాన హోతృశదన ఇది హోతృశదనే విదానస్త్వేష త్వేషో దీదివాన్ దీదివాగుమ్ అసదత్ అసదత్సుదక్ష సుదక్ష ఇది సోదక్ష అదబ్ధవ్రత ప్రమతిర్వసిష్ట అదబ్ధవ్రత ప్రమతిమిత్యదబ్ధవ్రత ప్రమతి వసిష్ఠ సహస్రంభర సహస్రంభర శుచిజిహ్వ సహస్రంభర ఇది సహస్రంభర శుచిజిహ్వో అగ్ని శుచిజిహ్వ ఇది శుచిజిహ్వ అగ్నిరిత్యగ్ని సగుంశీరస్వ శీరస్వ మహాన్ మహాగుంసి అసి శోచస్వ శోచస్వ దేవీతమ దేవీతమ ఇది దేవీతమ విధూమం ధూమమగ్నే అగ్నే అరుషం అరుషం నియేధ్య నియేధ్య సృజ సృజ ప్రశస్త ప్రశస్తదర్శతం ప్రశస్తేతి ప్రాశస్త దర్శతమితి దర్శతం జనిష్వాహి హిజేన్యః జేన్యో అగ్రే అగ్రే అహ్నాం అహ్నాగం హితః హితో హితేషు హితేష్వరుషః అరుషో వనేషు వనేష్విది వనేషు దమే దమే సప్త దమే దమ ఇతి దమే దమే సప్తరత్నా రత్నా దధానః దధానోగ్నిః అగ్నిర్హోతాః హోతాని నిషసాద ససాదా యజీయాన్ యజీయానితి యజీయాన్ సంతే తే వాయు వాయుర్మాతరిశ్వా మాతరిశ్వాదధాతు ధాతు ఉత్నాయై ఉత్నాయై హృదయం ఉత్నాయా ఇుత్నాయై హృదయం యద్విలిష్టం విలిష్టమిది వేదిష్టం దేవాదాంగ్య యశ్చరతి చరతి ప్రాణసేన ప్రాణథేన తస్మై ప్రాణథేనేతి ప్రాణథేన తస్మై చదేవి దేవి వృషట్ వృషడస్తు అస్సు తుభ్యం తుభ్యమితి తుభ్యం సుజాతోర్జ్యోతిషా సుజాత ఇది సుజాత జ్యోతిషా సహ సహ శర్మ శర్మ వరూథం వరూథమా ఆసద అసదస్సువ సువరితి సువ వాసో అగ్నే అగ్నే విశ్వరూపం విశ్వరూపగంసం విశ్వరూపమిది విశ్వరూపం సంవ్యయస్వ ఏయస్వ విభావసో విభావసో ఇది విభావసో ఉదు ఉతిష్ట తిష్టస్వద్ధర స్వద్ధరావ స్వద్ధరేతి సుఅర్ధర అవాన నో దేవ్యా దేవ్యా కృపా కృపేతి కృపా దృశే చాసా భాసా బృహత బృహత సుషుక్మని సుషుక్మనిరా సుషుక్మనిరితి సుషుక్మని ఆగ్నే అగ్నేయాహి యాహి సుషస్తిభిః సుషస్తిభిరితి సుషస్తిభిః ఊర్ధ్వ ఊష్ణ సున ఊతయే ఊతయే తిష్ట తిష్టా దేవ దేవో న సవిత సవితేతి సవిత ఊర్ధ్వో వాజస్య వాజస్య సనిత సనితయత్ యదంజిభిః అంజభిర్వాఘద్భిః అంజభిరిత్యంజీభిః వాఘద్భిర్విహ్వయామహే వాఘద్భిరితి వాఘద్భిః విహ్వయామహ ఇతి విహ్వయామహే సజాతః జాతో గర్భః గర్భో అసి అసి రోదస్యో రోదస్యోరగ్నే అగ్నే చారుః చారుర్విభృతః విభృత ఔషధీషు విభృత ఇతి విభృతః ఔషధీష్విత్యోషధీషు చిత్రశిశుః శిశుః పరి పరితమాగుంసి తమాగస్యక్తః అక్తః ప్ర మాతృభ్యః మాతృభ్యో అధి మాతృభ్యైతి మాతృభ్యః అధి కనిక్రదత్ కనిక్రదద్గాః గా ఇది గా స్థిరోభవ భవీభంగ వీభంగ ఆశు వీభంగ ఇది వీడూంగ ఆశుర్భవ భవవాజీ వాజర్వన్ అర్వన్నిత్యర్వన్ ప్రసుర్భవ భవ సుషద సుషదస్వం సుషద ఇది సుషద త్వమగ్నే అగ్నే పురీషవాహన పురీషవాహన ఇది పురీషావాహన శివోభవ భవ ప్రజాభ్య ప్రజాభ్యో మానుషీభ్య ప్రజాభ్య ఇది ప్రజాభ్య మానుషేభ్యస్వం తమంగిర అంగిర ఇత్యంగిర ఆద్యావాపృథివీ ద్యావాపృథివీ అభి ద్యావాపృథివీ ద్యావాపృథివీ అభిశూషుచ శూషుచో మాంతరిక్షం అంతరిక్షం మా వనస్పతీన్ వనస్పతీనిది వనస్పతీన్ రైతు రేతు వాజీ వాజీ కనిక్రదత్ కనిక్రదన్నానదత్ నానదద్రాసభ రాసభ పత్వేతి పత్వా భరన్నగ్నిం అగ్నిం పురీష్యం పురీష్యం మా పాది పాద్యాయుష ఆయుషః పురా పురేతి పురా రాసభోవా వాంకనిక్రదత్ కనిక్రదత్ సుయుక్త సుయుక్తో వృషణా సుయుక్త ఇది సోయుక్త వృషణారథే రథ ఇది రథే స వామగ్నిం అగ్నిం పురీష్యం పురీష్యమాశు ఆశుర్దూత దూతో వహాత్ వహాదిత ఇత ఇది వృషాగ్నిం అగ్నిం వృషణం వృషణం భరన్ భరన్నపాం అపాం గర్భం గర్భగం సముద్రియం సముద్రియమితి సముద్రియం అగ్న ఆయాహి యాహి వీతయే వీతయ ఋతం ఋతగం సత్యం సత్యమితి సత్యం ఔషధయ ప్రతి ప్రతి గృహీత గృహీతాగ్నిం అగ్నిమేతం ఏతగం శివం శివమాయంతం ఆయంతమభి ఆయంతమిత్యాయంతం అభ్యర్త్ర అత్ర యుష్మాన్ యుష్మానితి యుష్మాన్ యస్యన్ విశ్వాహ యస్యన్నితి వి అస్యన్ విశ్వా అమతీ అమతీరరాతీ రాతీర్నిషీదన్ నిషీదన్నః నిషీదన్నితి నిషీదన్ నో అప అప దుర్మతిం దుర్మతిగం హనత్ దుర్మతిమితి దుర్మతిం హనదితి హనత్ ఔషధయ ప్రతి ప్రతిమోదధ్వం మోదధ్వమేనం ఏనం పుష్పావతీ పుష్పావతీ సుపిప్పలా పుష్పావతీరితి పుష్పావతీ సుపిప్పలా ఇది సుపిప్పలా అయంబః ఓ గర్భః గర్భఋత్వయః ఋత్వయః ప్రత్నం ప్రత్నగం సధస్థం సధస్థమా సధస్థమితి సధాస్థం ఆసదత్ అసదదిత్యసదత్ పిపాజసా పాజసా పృథునా పృథునా శోషుచానః శోషుచానో బాధస్వ బాధస్వ ద్విషః ద్విషో రక్షసః రక్షసో అమీవాః అమీవామీవాః సుశర్మణో బృహదః సుశర్మణ ఇది సుశర్మణః బృహదః శర్మణి శర్మణి స్యాం స్యామగ్నేః అగ్నేరహం అహగం సుహవస్య సుహవస్య ప్రణీతౌ సుహవస్యేతి సుహవస్య ప్రణీతావితి ప్రణీతౌ ఆపోహి హిష్ఠ స్థామయో భువః అయోభువస్తాః అయోభువ ఇది మయః భువః తానః న ఊర్జే ఊర్జే దధాతన దధాతనేతి దధాతన మహేరణాయ రణాయ చక్షసే చక్షస ఇది చక్షసే యోమః శివతమః శివతమోరసః శివతమ ఇది శివతమః రసస్తస్య తస్య భాజేత భాజయతేహ ఇహ నః న ఇది నః ఉషతీరివ ఇవ మాతరః మాతర ఇది మాతరః తస్మారం అరంగమామ గమామవః ఓజస్య యస్య క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథేతి జిన్వథ ఆపో జనయథ జనయథా చ నః న ఇది నః మిత్ర సగుంసృజ్య సగుంసృజ్య పృథివీం సగుంసృజ్యేతి సాంసృజ్య పృథివీం భూమిం భూమిం చ్యోతిష జ్యోతిషా సహ సహేతి సహ సుజాతం జాతవేదసం సుజాతమితి సుజాతం జాతవేదసమగ్నిం జాతవేదసమితి జాతావేదసం అగ్నిం వైశ్వానరం వైశ్వానరం విభుం విభుమితి విభుం యక్ష్మాయత్వా త్వాసం సగుంసృజామి సృజామి ప్రజాభ్యః ప్రజాభ్యైతి ప్రజాభ్యః విశ్వే దేవాైశ్వానరాశ్వానరాసం సగుంసృజంతు సృజంతోనుష్ుభేన ఆనుష్ుభేన ఛందసా ఆనుష్ుభేనేనోస్తుభేన ఛందసాంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ రుద్రాసంభృత్య సంభృత్య పృథివీం సంభృత్యేతి సాంభృత్య పృథివీం బృహత్ బృహజ్యోతి జ్యోతిస్సం సమీధిరే ఈధిర ఇదీధిరే తేషాం భాను భానురజస్ర అజస్రయిత్ ఇచ్చుక్ర శుక్రో దేవేషు దేవేషు రోచతే రోచత ఇది రోచతే సగంసృష్టాం వసుభిః సగంసృష్టామితి సంసృష్టాం వసుభిరుద్రైః వసుభిరితి వసుభిః రుద్రైర్ధీరైః ధీరైః కర్మణ్యాం కర్మణ్యాం మృదం మృదమితి మృదం హస్తాభ్యాం మృద్వీం మృద్వీం కృత్వా కృత్వా సినీబాలీ సినీబాలీ కరోతు కరోతు తాం తామితి తాం శ్రీవాళీ సుఖపర్దా సుఖపర్దా సుకురీరా సుఖపర్దేతి సుఖపర్దా సుకురీరా సౌపశ సుకురీరేతి సుకురీరా సౌపశేతి సుఖౌపశ సా తుభ్యం తుభ్యమలితే అలితే మహే మహా ఓఖా ముఖాం దధాతు హస్తయోః హస్తయోరితి హస్తయోః ముఖాం కరోతు కరోతు శక్త్యా శక్త్యా బాహుభ్యాం బాహుభ్యామదితి బాహుభ్యామితి బాహుభ్యాం అదితిర్ధియా ధియేతి ధియా మాతాపుత్రం పుత్రం యథా యథోపస్థే ఉపస్థే సా ఉపస్థైత్యుపాస్థే సా అగ్నిం అగ్నిం విభర్తు విభర్తు గర్భే గర్భ ఏత్యా అఘస్య శిర శిరోసి అసి యజ్ఞస్య యజ్ఞస్య పదే పదే స్థ పదే ఇది పదే స్థ ఇది స్థ రసవస్త్వా త్వా గృణ్వంతు గృణ్వంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వత్ పృథివీ పృథివ్యసి అసి రుద్రాః రుద్రాస్త్వా త్వా గృణ్వంతు గృణ్వంతు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదంతరిక్షం అంతరిక్షమసి అస్యాదిత్యాః ఆదిత్యాస్త్వా త్వా గృణ్వంతు గృణ్వంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్యౌః ద్యౌరసి అసి విశ్వే విశ్వే త్వా దేవాః దేవా వైశ్వానరాః వైశ్వానరాః కృణ్వంతు కృణ్వంతానుష్ఠుభేన ఆనుష్ఠుభేన ఛందసా ఆనుష్ఠుభేనేత్యానోస్తుభేన ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్దిశః దిశోసి అసి ధ్రువా ధ్రువాసి అసి ధారయ ధారయా మయి మయి ప్రజాం ప్రజాగం రాజః ప్రజామిది ప్రజాం రాజస్పోషం స్పోషం గౌపత్యం గౌపత్యకం సువీర్యం సువీర్యకం సజాతాన్ సువీర్యమితి సువీర్యం సజాతాన్ యజమానాయ సజాతానితి సజాతాన్ యజమానాయాదిత్యై అదిత్యై రాస్మా రాస్మాసి అస్యదితిః అదితిస్థే రేవిలం లంగృహ్ణాతు గృహ్ణాతు పాంకేన పాంకేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ కృత్వా యసా సా మహీం మహీముఖాం ముఖాం మృణ్మయీం మృణ్మయీం యోనిం మృణ్మయీమితి మృతమయీం యోనిమగ్నయే అగ్నయరిత్యగ్నయే తాం పుత్రేభ్యః పుత్రేభ్యః సం సంవ్ర ఆయచ్చత్ అయచ్చదదితిః అదితి శ్రపయాన్ శ్రపయానితి ఇతీతీతి వసవస్త్వా స్వాధూపజంతు ధూపజంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్రుద్రాః రుద్రాస్త్వా త్వాధూపయంతు ధూపయంతు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదాదిత్యాః ఆదిత్యాస్త్వా త్వాధూపయంతు ధూపయంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్విశ్వే విశ్వే త్వా త్వా దేవాః దేవా వైశ్వానరాః వైశ్వానరా ధూపయంతు ధూపయంత్వానుష్టుభేన ఆనుష్టుభేన ఛందసా ఆనుష్టుభేనేత్యానోస్తుభేన ఛందసాంగిరస్వత్ అంగిరస్వదింద్రః ఇంద్రస్త్వా త్వా ధూపయతు ధూపయత్వంగిరస్వత్ అంగిరస్వద్విష్ణుః విష్ణుస్త్వా త్వా ధూపయతు ధూపయత్వంగిరస్వత్ అంగిరస్వద్వరుణః వరుణస్త్వా త్వా ధూపయతు ధూపయత్వంగిరస్వత్ అంగిరస్వదవితిః అదితిస్త్వా త్వా దేవీ దేవీ విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యాః విశ్వదేవ్యావతీతి విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వత్ సధస్థ ఇది సధాస్థే అంగిరస్వత్ ఖనతు అవట దేవానాం దేవానాం త్వా పత్నీః పత్నీర్దేవీః దేవీర్విశ్వదేవ్యావతీః విశ్వదేవ్యావతీః పృథివ్యాః విశ్వదేవ్యావతీరి విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వత్ సధస్థ ఇది సధాస్థే అంగిరస్వద్దధతు అధతుఖే ముఖే ధిషణాః ధిషణాః స్వా త్వా దేవీః దేవీర్విశ్వదేవ్యావతీః విశ్వదేవ్యావతీః పృథివ్యాః విశ్వదేవ్యావతీరి విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వత్ సధస్థ ఇది సధాస్థే అంగిరస్వదభి అభీంధతాం ఇంధతాముఖే ముఖే గ్నాః నాస్త్వా త్వా దేవీః దేవీర్విశ్వదేవ్యావతీః విశ్వదేవ్యావతీః పృథివ్యాః విశ్వదేవ్యావతీరితి విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వత్ సధస్థ ఇది సధాస్థే అంగిరస్వచ్ఛపయంతు శ్రవయంతు ఖే ముఖే వరోహోత్రయః వరోహోత్రయోజనయః నయస్త్వా త్వా దేవీః దేవీర్విశ్వదేవ్యావతీః విశ్వదేవ్యావతీః పృథివ్యాః విశ్వదేవ్యావతీరితి విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే సధస్థే అంగిరస్వత్ సధస్థ ఇది సధాస్థే అంగిరస్వత్పచంతు పచందూఖే ముఖ ఇత్యుఖే మిత్రైతాం ఏతాముఖాం ముఖాం పచ పచైషా ఏషా మా భేది భేదీతి భేది ఏతాం తే తే పరి పరిదామి దామ్యభిత్యై అభిత్యా ఇత్యభిత్యై అభీమా ఇమాం మహినా మహినాదివం దివం మిత్ర మిత్రోబభూవ బభూవ సప్రథా ఇది సప్రథా ఉదశ్రవసా శ్రవసా పృథివీం పృథివీమితి పృథివీం మిత్రస్య దర్శనే ధృత దర్శనే ధృతశ్రవ దర్శనే ధృత ఇది దర్శనే ధృత శ్రవో దేవస్య దేవస్య సానసిం సానసిమితి సానసిం ద్యుమ్నం చిత్రశ్రవస్తమం చిత్రశ్రవస్తమమితి చిత్రశ్రవహాతమం దేవస్వా సవితా సవితోర్ ఉద్భవత్ వపదు సుపాణి సుపాణి సంగురి సుపాణిరితి సుపాణి సంగురితి సో అంగురి సుబాహురుత సుబాహురితి సుబాహు ఉత శక్త్యా శక్త్యేతు శక్త్యా అపద్యమానా పృథివీ పృథివ్యాశా ఆశాదిశ దిశ ఆపృణ ప్రణేతి ప్రణ ఉత్తిష్ట తిష్ట బృహతి బృహతి భవ భవోర్ధ్వా ఊర్ధ్వాతిష్ట తిష్టధ్రువా ధ్రువా త్వం త్వమిది త్వం వసవస్త్వా త్వా ఆఛందందు ఛందందు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా రుద్రాద్ అంగిరస్వద్రుద్రా రుద్రాస్త్వా త్వా ఆఛందందు ఛందందు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదాదిత్యాః ఆదిత్యాస్త్వా త్వా ఆఛందందు ఛందందు జాగరేణ జాగరేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్విశ్వే విశ్వే త్వా త్వా దేవాః దేవా వైశ్వానరాః వైశ్వానరాః ఆఛందందు ఛందందు ఆనుష్టుభేన ఆనుష్టుభేన ఛందసా ఆనుష్టుభేనేత్యానోస్తుభేన ఛందసాంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ సమాస్త్వా త్వాగ్నే అగ్నిర్భవః ఋతవో వర్ధయంతు వర్ధయంతు సంవత్సరాః సంవత్సరా ఋషయః సంవత్సరా ఇది సంవత్సరాః ఋషయో యాని యాని సత్యా సత్యేతి సత్యా సందివ్యేన దివ్యేన దీదిః దీదిః రోచనేన రోచనేన విశ్వాః విశ్వాః ఆభాహి భాహి ప్రతిశః ప్రతిశః పృథివ్యాః ప్రతిశ ఇది ప్రాదిశః పృథివ్యా ఇది పృథివ్యాః సంచ చేధ్యస్వ యధ్యస్వాగ్నే అగ్నే ప్రచ చ బోధయ బోధయైనం ఏనముత్ ఉచ్చ తిష్ట తిష్టమహతే మహతే సౌభగాయ సౌభగాయేది సౌభగాయ మా చరిషత్ ఇషదుపసత్త ఉపసత్తే ఉపసత్తేపసత్త అగ్నే అగ్నే బ్రహ్మాణ బ్రహ్మాణస్తే తే యశస యశస సంతు సంతు మాన్యే అన్యైత్యన్యే త్వామగ్నే అగ్నే వృణతే వృణతే బ్రాహ్మణా బ్రాహ్మణా ఇమే ఇమే శివ శివో అగ్నే అగ్నే సంవరణే సంవరణే భవ సంవరణ ఇది సంవరణే భవాన నైతి నః సపత్నహాన సపత్నహేతి సపత్నా నో అభిమాతిజిత్ అభిమాతిజిచ్చ అభిమాతిజిదిత్యభిమాతిజిత్ స్వే స్వేగయే అయే జాగృహి జాగృహ్యప్రయుచ్ఛన్ అప్రయుచ్ఛన్నిత్యప్రాయుచ్ఛన్ ఇహైవ ఏవాగ్నే అగ్నే అధి అధిధారయ ధారయా రయిం రయిం మా త్వాని నిక్రన్ కన్ పూర్వజిత పూర్వజితో నికారిణ పూర్వజిత ఇది పూర్వజిత నికారిణ ఇది నికారిణ క్షత్రమగ్నే అగ్నే సుయమం సుయమస్తు సుయమమితి సుయమం అస్తు తుభ్యం తుభ్యముపసత్త ఉపసత్తా వర్ధతాం ఉపసత్తేత్యుపసత్త వర్ధతాం తే తే అనిష్టృత అనిష్టృత ఇత్యనిష్టృత క్షత్రేణా అగ్నే అగ్నే స్వాయుః స్వాయుస్సం స్వాయురితి సు ఆయుః సగం రభస్వ రభస్వమిత్రేణ మిత్రేణాగ్నే అగ్నే మిత్రధేయే మిత్రధేయే యతస్వ మిత్రధేయి మిత్రధేయే యతస్వేతి యతస్వ సుజాతానాం మధ్యమస్థాః సుజాతానామితి సా జాతానాం మధ్యమస్థాయేభి మధ్యమస్థాపి మధ్యమాస్థాః ఏభిరాజ్ఞాం రాజ్ఞామగ్నే అగ్నే విహవ్యః విహవ్యో దీదిః విహవ్య ఇది విహవ్యః దీదిహీహ ఇహేదీహ అతినిహః నిహో అతి అతిశ్రిధః శ్రిధోతి అత్యచిత్తిం అచిత్తిమతి అత్యరాతిం అరాతిమగ్నే అగ్న ఇత్యగ్నే విశ్వాహి హ్యగ్నే అగ్నే దురిత దురిత సహస్వ దురితేతి దుహోరిత సహస్వాథ అథాస్మభ్యం అస్మభ్యగుం సహవీరాం అస్మభ్యమిత్యస్మాభ్యం సహవీరాగుం రయిం సహవీరామితి సహవీరాం రయిందాహ దా ఇది దాహ అనాధృష్యో జాతవేదాః అనాధృష్య ఇత్యనాధృష్యః జాతవేదా అనిష్టృతః జాతవేదా ఇది జాతవేదాః అనిష్టతో విరాట్ విరాడగ్నే విరాడితి వీరాట్ అగ్నే క్షత్రభృత్ క్షత్రభృద్దీదిః క్షత్రభృతి క్షత్రాభృత్ దీదిహీహ ఇహేదీహ విశ్వా ఆశా ఆహ ఆశాః ప్రముంచన్ ప్రముంచన్ మానుషీః ప్రముంచన్నితి ప్రముంచన్ మానుషీర్భియః భియః శివాభిః శివాభిరద్య అద్య పరి పరిపాహి పాహి నః మా వృధే వృత ఇది వృధే బృహస్పతే సవితః సవితర్బోధయ బోధయీనం ఏదకం సకంశితం సకంశితంచిత్ సకంశితమితి సాంశితం చిత్ సంతరాం సంతరాగుంసం సంతరామితి సంతరాం సకంశిషాధి శిషాధీతి శిషాధి వర్ధయీనం ఏనం మహతే మహతే సౌభగాయ సౌభగాయ విశ్వే విశ్వ ఏనం ఏనమను అనుమదంతు వదంతు దేవాః దేవాతి దేవాః అమత్ర భూయాదథ అమత్ర భూయాదిత్యమత్ర భూయాత్ అధయత్ యద్యమస్య యమస్య బృహస్పతే బృహస్పతే అభిషస్తే అభిషస్తేరముంచ అభిషస్తేరిత్యభిషస్తే అముంచ ఇత్యముంచ ప్రత్యౌహతాం ఔహతామశ్వినా అశ్వినా మృత్యుం మృత్యుమస్మాత్ అస్మాద్దేవానాం దేవానామగ్నే అగ్నేభిషజా భిషజా శచీభిః శచీభిరితి శచీభిః ఊర్ధ్వయం వయం తమసః తమసస్పరి పరి పశ్యంతః పశ్యంతో జ్యోతిః జ్యోతిరుత్తరం ఉత్తరమిత్యుదుతరం దేవం దేవత్రా దేవత్రా సూర్యం దేవత్రేరి దేవత్రా సూర్యమగన్మ అగన్మ జ్యోతిః జ్యోతిరుత్తమం ఉత్తమమిత్యుదుతరం ఊర్ధ్వా అస్య అస్య సమిధః సమిధో భవంతి సమిధ ఇది సాంధ్యః భవంత్యూర్ధ్వా ఊర్ధ్వా శుక్రా శుక్రా శోచీగుంషి శోచీగుష్యగ్నేః అగ్నేరిత్యగ్నేః యుమత్తమా సుప్రతీకస్య యుమత్తమేది యుమతమా సుప్రతీకస్య సూనోః సుప్రతీకస్యేతి సుప్రతీకస్య సూనోరితి సూనోః తనూన పాదసురః తనూన పాదితనూ నపాత్ అసురో విశ్వవేదాః విశ్వవేదా దేవః విశ్వవేదాది విశ్వవేదాః దేవో దేవేషు దేవేషు దేవః దేవ ఇతి దేవః తథా ఆనక్తి అనక్తిమధ్వా మధ్వా ఘృతేన ఘృతేనేతి ఘృతేన మధ్వా యజ్ఞం యజ్ఞం రక్షసే రక్షసే ప్రీణానః ప్రీణానో నరాశగుంసః నరాశగుంసో అగ్నే అగ్న ఇత్యగ్నే సుహృద్దేవః సుహృదితి సుహృత్ దేవః సవిత సవిత విశ్వవారః విశ్వవార ఇతి విశ్వవారః అచ్ఛాయం అయమేతి ఏతి శవసా శవసా ఘృతేన ఘృతేనే డానః ఈడానో వన్నిః వన్నిర్నమసా నమసేతి నమసా అగ్నిగ్సృజః సృజో అధ్వరేషు అధ్వరేషు ప్రయత్సు ప్రయత్స్విది ప్రయత్సు సయక్షత్ యక్షతస్య అస్య మహిమానం మహిమానమగ్నేః అగ్నేః సహ స ఈ మంద్రాసు మంద్రాసు ప్రయసః ప్రయస ఇది ప్రయసః వసుశ్చేతిష్ఠః చేతిష్ఠో వసుధాతమః వసుధాతమశ్చ వసుధాతమ ఇతి వసుధాతమః చేతి చ ద్వారో దేవీః దేవీరను అన్వస్య అస్య విశ్వే విశ్వే వృతా వృతా దదంతే దదంతే అగ్నేః అగ్నేరిత్యగ్నేః పురువ్యజసో ధాంనా పురువ్యజసైత్యురువ్యజసః ధాంనా ప్రత్యమానాః ప్రత్యమానా ఇది ప్రత్యమానాః తే అస్య తే ఇది తే అస్య యోషణే యోషణే దివ్యే యోషణే ఇది యోషణే దివ్యేన దివ్యే ఇది దివ్యే నయోనౌ యోనా ఉషాసానక్తా ఉషాసానక్రేత్యుషాసానక్తా ఇమం యజ్ఞం యజ్ఞమవతాం అవతామధ్వరం అధ్వరన్నః నైతి నః దైవ్యాహోతారౌ హోతారావూర్ధ్వం ఊర్ధ్వమధ్వరం అధ్వరన్నః నోగ్నేః అగ్నేర్జిహ్వాం జిహ్వామభి అభిగృణీతం గృణీతమితి గృణీతం ప్రణోదన్నః అసృష్టిం సృష్టిమితి సూయిష్టిం తిస్రో దేవీః దేవీర్వరిహిః వరిహిరా ఏదం ఇదగం సదంతు సదంత్విడా ఇడా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీతి భారతీ మహీగృణానా గృణానేతి గృణానా సన్నః అస్తురీపం తురీపమద్భుతం అద్భుతం పురుక్ష పురుక్షత్వష్టాః త్వష్టా సువీరం సువీరమితి సోవీరం రాజస్పోషం పోషం వి విష్యతు సిరునాభిం నాభిమస్మే అస్మే ఇత్యస్మే వనస్పతేవ అవసృజ సృజారరాణః రరాణస్మనా త్మనా దేవేషు దేవేష్విది దేవేషు అగ్నిర్హవ్యం హవ్యగుం శమిత శమిత సూదయాతి సూదయాతీతి సూదయాతి అగ్నే స్వాహ స్వాహ గృణహి గృణహి జాతవేదః జాతవేద ఇంద్రాయ జాతవేద ఇతి జాతవేదః ఇంద్రాయ హవ్యం హవ్యమితి హవ్యం విశ్వే దేవాః దేవా హవిః హవిరిదం

ప్రబ్రహ్మస్వ వీడయస్వ వీడయస్వసు స్వేతేసు అంబధృష్ణు ధృష్ణువీరయస్వ వీరయస్వాగ్ని అగ్నిశ్చ ఛేదం ఇదం కరిష్యథ కరిష్యథరితి కరిష్యథ ప్రబ్రహ్మస్వదేవి దేవి పృథివీ పృథివీ స్వస్తయే స్వస్తయ ఆసురీ ఆసురీ మాయా మాయా స్వధయా స్వధయా కృత స్వధయేతి స్వాధయా కృతాసి అసీత్యసి దృష్టం దేవానాం దేవానామిదం ఇదమస్తు అస్తు హవ్యం హవ్యమరిష్టా అరిష్టాత్వం త్వముత్ ఉదిహి ఇహి యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ నిత్రైతాం ఏతాముఖాం ముఖాంతప తపైషా ఏషా మా మా భేది భేదీతి భేది ఏతాంతే తే పరి పరిదామి దామ్యభిత్యై అభిత్యాభిత్యై ధ్వన్న సర్పిరాసుతిః ధ్వన్న ఇది ద్రువన్న సర్పిరాసుతిః ప్రత్న సర్పిరాసుతిరితి సర్పిః ఆసుతిః ప్రత్నో హోతా హోతా వరేణ్యః వరేణ్యరితి వరేణ్యః సహస్రస్పుత్రః పుత్రో అద్భుతః అద్భుత ఇత్యద్భుతః పరస్య అధి అధి సంవతః సంవతో వరాన్ సంవత ఇది సంవతః అవరాగుం అభి అభ్యా ఆతర తరేతితర యత్రాహం అహమస్మి అస్మితాన్ తాగుం అవ అవేత్యవ పరవస్యాః పరావతః పరావతో రోహితశ్వః పరావత ఇది పరావతః రోహితశ్వ ఇహ రోహితశ్వ ఇది రోహిత అశ్వః ఇహా ఆగహి గహీతి గహి ఉరీష్యః పురప్రియః పురప్రియోగ్నే పురప్రియ ఇది పురప్రియః అగ్నే త్వం పుందర పరామృధః రుధ ఇది మృధః సీదత్వం త్వం మాతుః మాతురస్యాః అస్యా ఉపస్థే ఉపస్థే విశ్వాని ఉపస్థైత్రిపాస్థే విశ్వాన్యగ్నే అగ్నే వయునాని వయునాని విద్వాన్ విద్వానిది విద్వాన్ యూనాం యూనామర్చిషా అర్చిషా మా మా తపసా తపసాభి అభిశూషుచః శూషుచోంతః అంతరస్యాం అస్యాగం శుక్రజ్యోతిః శుక్రజ్యోతిర్వి శుక్రజ్యోతిరి శుక్రాజ్యోతిః విభాహి భాహీతి భాహి అంతరగ్నే అగ్నే రుచా రుచా త్వం త్వముఖాయీ ముఖాయీ సదనే సదనే స్వే స్వీతి స్వే తస్యాస్త్వం త్వగం హరసా హరసా తపన్ తపం జాతవేద జాతవేద శివ జాతవేద ఇది జాతవేద శివో భవ భవేతి భవ శివో భూత్వా భూత్వా మహ్యం మహ్యమగ్నే అగ్నేథో అథో సీద అథోరిత్యథో సీద శివ శివస్త్వం త్వమిది త్వం శివాః కృత్వా కృత్వా దిశః దిశః సర్వాః సర్వాః స్వాం స్వాం యోనిమ్ యోనిమిహ ఇహా ఆసదః అసద ఇత్యసదః యదగ్నే అగ్నే యాని యాని కాని కాని చ చా ఆతే తే దారూణి దారూణి దధ్వసి దధ్వసీతి దధ్వసి తదస్తు అస్తు తుభ్యం తోభ్యమిద్ ఇర్ఘృతం ఘృతం తత్ తజ్జుషస్వ ఋషస్వ యవిష్ఠ్య యవిష్ఠ్యేతి యవిష్ఠ్య యదత్తి అత్యుపజిహ్వికా ఉపజిహ్వికా యత్ ఉపజిహ్వికేత్యుపజిహ్వికా యద్వమ్రః వమ్రో అతిసర్పతి అతిసర్పతీత్యతి సర్పతి సర్వం తత్ తదస్తు అస్తుతే తే ఘృతం ఘృతం తత్ తజ్జుషస్వ ఋషస్వ యవిష్ఠ్య యవిష్ఠ్యేతి యవిష్ఠ్య రాత్రిగం రాత్రిమప్రయావం రాత్రిగం రాత్రిమితి రాత్రి రాత్రి అప్రయావం భరంతః అప్రయావమిత్యప్రయావం భరంతోశ్వాయ అశ్వాయేవ ఇవ తిష్ఠతే తిష్ఠతే ఘాసం ఘాసమస్మై అస్మాదిత్యస్మై రాజస్పోషేణ పోషేణ సం సమిషా ఇషామదంతః మదంతోగ్నే అగ్నే మా మాతే ఏ ప్రతివేశాః ప్రతివేశారిషామ ప్రతివేశారి ప్రతివేశాః రిషామేతి రిషామ నాభా పృథివ్యాః పృథివ్యాః సమిధానం సమిధానమగ్నిం సమిధానమిది సంధానం అగ్నిగుం రాయః రాయస్పోషాయ పోషాయ బృహదే బృహదే హవామహే హవామహ ఇది హవామహే ఇరం మదం బృహదుక్థం ఇరం మదమితీరం మదం బృహదుక్థం యజత్రం బృహదుక్థమితి బృహదుక్థం యజత్రం జేతారం జేతారమగ్నిం అగ్నిం వృతనాసు వృతనాసు సాసహిం సాసహిమితి సాసహిం యాః సేనాః సేనా అభీత్వరీః అభీత్వరీరా వ్యాధినీః అభీత్వరీరిత్యభీత్వరీః ఆ వ్యాధినీరుగణాః ఆ వ్యాధినీరిత్యా వ్యాధినీః ఉగణా ఉత ఉతేచ్యుత ఏ స్తేనాః స్తేనా ఏ చ తస్కరాః తస్కరాస్తాన్ తాగిస్తే ఏ అగ్నే అగ్నేపి అపి దధామి దధామ్యాస్యే ఆస్యే ఇత్యాస్యే దగ్గుష్ట్రాభ్యాం మలిమ్లూన్ మలింబ్లూన్ జంభై జంభైస్తస్కరాన్ తస్కరాగుం ఉత ఉతేత్యుత హనోభ్యాగస్తేనాన్ హనోభ్యామితి హనోభ్యాం స్తేనాన్ భగవ భగవస్తాన్ భగవైతి భగవ తాగస్త్వం ప్రంఖాద ఖాద సుఖావితాన్ సుఖావితానితి సుఖావితాన్ ఏ జనేషు జనేషు మలింబ్లవ మలింబ్లవస్తేనా సహ సేనాసస్తస్కరా తస్కరావనే వన ఇది వనే ఏ కక్షేషు కక్షేష్వఘాయవ అఘాయవస్తాన్ అఘాయవైత్యఘాయవ తాగస్తే ఏ దధామి దధామి జంభయో జంభయోరితి జంభయో యో అస్మభ్యం అస్మభ్యమరాతీయాత్ అస్మభ్యమిత్యస్మాభ్యం అరాతీయాద్య కశ్చ జన నో ద్వేషతే ద్వేషతే జన జన ఇది జన నింద్య యో అస్మాన్ అస్మాన్ిప్సాత్ ఇప్సాచ్చం సర్వం తమ్ తమ్మస్మసా మస్మసా కురు కుర్విది కురు సగంషితం మే సగంషితమితి సంశితం మే బ్రహ్మ బ్రహ్మ సగంషితం సగంషితం వీర్యం సగంషితమితి సంశితం వీర్యం బలం బలమితి బలం సగంషితం క్షత్రం సగంషితమితి సంశితం క్షత్రం జిష్ణు జిష్ణుయస్య యస్యాహం అహమస్మి అస్మి పురోహిత పురోహిత ఇది పురహాహిత ఉదేషాం ఏషాం బాహూ బాహూ అతిరం బాహూ ఇది బాహూ అతిరముద్ ఉద్వర్చ వర్చ ఉద్ ఉదు ఊ బలం బలమితి బలం క్షిణామి బ్రహ్మణ బ్రహ్మణామిత్రాన్ అమిత్రానుత్ ఉన్నయామి నయామి స్వాన్ స్వాగుం అహం అహమిత్యహం దశానో రుక్మ రుక్మ ఉర్వ్యా ఉర్వ్యావి వ్యద్యౌ అద్యౌ దుర్మర్షం దుర్మర్షమాయు దుర్మర్షమితి దుహోమర్షం ఆయుశ్రియే శ్రియే రుచాన రుచాన ఇది రుచాన అగ్నిరమృత అమృతో అభవత్ అభవద్వయోభి వయోభిర్యత్ వయోభిరితి వయహాభి యతేనం హేనం ద్యౌ యౌరజనయత్ అజనయత్ సురేతాః సురేతారితి సురేతాః విశ్వారూపాణి రూపాణి ప్రతి ప్రతిముంచతే ముంచతే కవిః కవిష్ ప్రాసావీత్ అసావీద్భద్రం భద్రం ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్వీపదే చతుష్పద ఇది చతుర్పదే వినాకం నాకమక్ష్యత్ అక్ష్యత్ సవిత సవితావరేణ్య వరేణ్యో అను ప్రయాణం ప్రయాణముషస ప్రయాణమితి ప్రయాణం ఉషసో విరాజతి రాజతీతి రాజతి నక్తోషా సా సమనసా సమనసా విరూపే సమనసేతి సా మనసా విరూపే ధాపయేతే విరూపే ఇది విరూపే ధాపయేతే శిశుం ధాపయేతే ఇది ధాపయేతే శిశుమేకం ఏకగం సమీచీ సమీచీ ఇది సమీచీ వ్యావా క్షామ క్షామా రుక్మ రుక్మో అంతః అంతర్వి విభాతి భాతి దేవాః దేవా అగ్నిం అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిణోదాః ద్రవిణోదా ఇది ద్రవిణాదాః సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ త్రివృత్ త్రివృత్తే త్రివృతి త్రివృత్ తే శిర శిరో గాయత్రం గాయత్రం చక్షు చక్షుస్తోమ స్తోమ ఆత్మా ఆత్మా సామ సామతే చేతనో తనోర్వామదేవ్యం వామదేవ్యం బృహద్రసంతరే వామదేవ్యమితి వామదేవ్యం బృహద్రసంతరే పక్షౌ బృహద్రసంతరే ఇది బృహద్రసంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞం యజ్ఞాయజ్ఞం వృక్షం పృచ్ఛం ఛందాగుంసి ఛందాగస్యంగాని అంగాని ధిష్ణయాః ధిష్ణయాః శభాః శభా యజోగుంషి యజోగుంషి నామ నామేతి నామ సుపర్ణోసి సుపర్ణ ఇది సుపర్ణః అసి గరుత్మాన్ గరుత్మాన్ దివం దివం గచ్చ గచ్చ సువః సువః పత పతేతి పత అగ్నేయం ఏయజ్ఞం యజ్ఞమధ్వరం అధ్వరం విశ్వతః విశ్వతః పరిభూః పరిభూరసి పరిభూరితి పరిభూః అసీత్యసి స ఇత్ ఇద్దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి సోమయాః యాస్తే ఏ మయోభువః అయోభువ ఊతయః అయోభువ ఇది మయః భువః ఊతయః సంతి సంతి దాశుషే దాశుష ఇది దాశుషే తాభిర్నః నోగిత అవితా భవ భవేతి భవ అగ్నిర్మూర్ధా మూర్ధా భువః భువ ఇది భువః తన్నః అసోమ సోమయా యాతే ఏ ధామాని ధామానీతి ధామాని తత్సవితుః సవితుర్వరేణ్యం వరేణ్యం భర్గః భర్గో దేవస్య దేవస్య ధీమహి ధీమహి ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ప్రచోదయాది ప్రచోదయాత్ అచిత్యేయత్ యచ్చక్రమ చక్రమాదైవ్యే దైవ్యే జనే జనే దీనై దీనైర్దక్షై దక్షై ప్రభూతి ప్రభూతి పూరుషత్వదా ప్రభూతి ప్రభూతి పూరుషత్వేది పూరుషత్వదా దేవేషు చ సవిత సవితర్మానుషేషు మానుషేషు చత్వం త్వన్న నో అత్ర అత్ర సువతాత్ సువతాదనాగస అనాగస ఇత్యనాగస చోదయిత్లీ సోమృతానాం సోమృతానాం చేతంతీ చేతంతీ సుమతీనాం సుమతీనామితి సోమతీనాం యజ్ఞం దధే దధే సరస్వతీ సరస్వతీ సరస్వతీ పావీరవీ కన్యా కన్యా చిత్రాయః చిత్రాయ సరస్వతీ చిత్రాయురితి చిత్రాయః సరస్వతీ వీరపత్ని వీరపత్నీ ధియమ్ వీరపత్నీతి వీరాపత్ని ధియమ్ ధాత్ ధాతి ధాత్ నాభిరచ్ఛిద్రం అచ్ఛిద్రకం శరణం శరణం సజోషాః సజోషా దురాధర్షం సజోషా ఇది సాజోషాః దురాధర్షం గృణతే దురాధర్షమితి దుః ఆధర్షం ప్రణతే శర్మ శర్మ యగుంసత్ యగుంసదితి యగుంసత్ పూషా గాః గాను అన్వేతు హేతునః పూషా పూషా రక్షతు రక్షత్వర్వతః అర్వత ఇత్యర్వతః పూషా వాజం వాజగం సనోతు సనోతునః నైతినః శుక్రం తే తే అన్యత్ అన్యద్యజతం యజనం తే తే అన్యత్ అన్యద్విషురూపే విషురూపే అహనీ విషురూపే ఇది విషురూపే అహనీద్యౌః అహనీ ఇత్యహనీ ద్యౌరివ ఇవాసి అసీత్యసి విశ్వాహి హి మాయా మాయా అవసి అవసి స్వధావ స్వధావో భద్రా స్వధావ ఇతి స్వధావ భద్రా తే పూషన్ పూషన్నిహ ఇహరాతి ఆదిరస్తో అస్త్వ్యస్తో తే వర్ధంత అవర్ధంత స్వతవస స్వతవసో మహిత్వనా స్వతవస ఇది స్వాదవస మహిత్వనానాకం మహిత్వనేతి మహిత్వనా ఆనాకం నాకం తస్థు తస్థురు ఉరుచక్రివే చక్రివే సద సద ఇది సద విష్ణుర్యత్ యద్ధ హావత్ ఆవద్వృషణం వృషణం మదచ్యుతం మదచ్యుతం వయ మదచ్యుతమిది మదాచ్యుతం వయో నీదన్ సీదన్నధి అధి బరిహిషి బరిహిషి ప్రియే ప్రియ ఇది ప్రియే ప్రచిత్రం చిత్రమర్కం అర్కం గృణతే గృణతే దురాయ దురాయ మారుతాయ మారుతాయ స్వరవసే స్వరవసే భరధ్వం స్వరవస ఇది స్వాదవసే భరధ్వమిది భరధ్వం ఏ సహాగుంసి సహాగుంసి సహసా సహసా సహంతే సహంతే రేజతే రేజతే అగ్నే అగ్నే పృథివీ పృథివీ మఖేభ్య మఖేభ్యేకి మఖేభ్య విశ్వే దేవాః దేవా విశ్వే విశ్వే దేవాః దేవా ఇది దేవాః దేవానః నః పృథివీ పృథివీ ఇమం పృథివీ ఇది పృథివీ ఇమగం సిద్ధం సిద్ధమద్య అద్యది విస్పృశం విస్పృశమితి విస్పృశం యజ్ఞం దేవేషు దేవేషు యచ్చతాం యచ్చతామితి యచ్చతాం ప్రపూర్వజే పూర్వజే పితరాః పూర్వజే ఇది పూర్వజే పితరా నవ్యసీభిః నవ్యసీభిర్గీర్భిః గీర్భిః కృణుధ్వం కృణుధ్వకం సదనే సదనే ఋతస్య సదనే ఇది సదనే ఋతస్యేత్రితస్య ఆనః నో ద్యావా పృథివీ ద్యావా పృథివీ దైవ్యేన ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ దైవ్యేన జనేన జనేన జాతం జాతం మహి మహి వాం వాం వరూథం వరూథమిది వరూథం అగ్నిగ్స్తోమేన స్తోమేన బోధయ బోధే సమిధానః సమిధానో అమర్త్యం సమిధాన ఇది సంవిధానః అమర్త్యమిత్యమర్త్యం అవ్యాదేవేషు దేవేషు నః నో దధత్ దధదితి దధత్ స హవ్యవాడ్ హవ్యవాడమర్త్యః హవ్యవాడితి హవ్యవాడ్ అమర్త్య ఉషిద్ ఉషిద్దూతః దూతశ్చనోహితః చనోహిత ఇది చనోహితః అగ్నిర్ధియా ధియాసం సమృణ్వతి ఋణ్వతీతిణ్వతి సన్నః నో భవంతో భవంతు వాజే వాజే వాజే వాజ ఇది వాజే వాజే ఓ చతుర్థకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.